గుట్టుగా లేతరెమ్మలకులుకు నిన్ను రొట్టె ముక్కల మధ్యన పెట్టిరనుచూ ఏల ఇట్టుల చిల్తిల్తువే టొమాటో అతి వలిద్దరి మధ్య నాగతిని గనుమా ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము ఒకటే హృదయం కోసము ఒకరు సత్యభామ ఒకరే మరుక్మిణి మధ్య నలిగినాడు మాధవుండు ఇద్దరతివలున్నా ఇరకాటమేనయా విశ్వదాభిరామ వినురవేమా గతగా చెలిమి చేసిరి అతిగా కరుణే చూపిరి చెలిమే వలపై మారితే శివ శివ మన పని ఆఖరే ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము ఒకటే హృదయం కోసము రామునిదొకటే బాణము జానకి అతని ప్రాణము ప్రేమకు అది ఏ నియమము ప్రేయసి ఒకరే న్యాయము ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము ఒకటే హృదయం కోసము